సాగర సంగమమే ప్రాణాయ సాగర సంగమమే. సాగర సంగమమే ప్రాణాయ సాగర సంగమమే. కలలే అలలై ఎగసిన కడలికి, కలలే అలలై ఎగసిన కడలికి, కలలో ఇలలో, కలలో ఇలలో దొరకని కలయిక సాగర సంగమమే ప్రాణాయ సాగర సంగమమే. సాగర సంగమమే